ईश्वर अल्लाह तेरे नाम दोस्ती किए पुड़ू ने गुलाम ईश्वर अल्लाह तेरे नाम दोस्ती के पुड़ु ने गुला मनसुनु पंचिन वो भगवान मंची की चेस्ताने सलाम हो हो कुलं लेदु मतमु लेदु दोस्ती की చెబుతాము కొత్త అర్థం స్నేహానికి ఒకటే మాట బాట వేట ఆట పాట మాకింకా సాటి ఎవరు నీకింకా భువనాన పోటీ లేదు మనకింకా లోకాన సాటి ఎవరు నీకింకా భువనాన పోటీ లేదు మనకింకా లోకాన కొన్నాము మెరుపులా ఒకటయ్యాము ఉరుములా చెలరేగాము ఊపిరే ఒకటన్నాము అల్లా ఏ వరమిస్తే నీ స్నేహం చాలంట బతుకంటే నీ స్నేహం అదేముణ్ణి కాదంట కులం లేదు మతము లేదు దోస్తీకి అరే వాహా చెబుతాము కొత్త అర్థం స్నేహానికి కులం లేదు మతము లేదు దోస్తీకి చెబుతాము కొత్త అర్థం స్నేహానికి అన్నగా అండగ ఉంటే అగ్గిల రాజుకుంటా తమ్ముడై పక్కన ఉంటే ఉప్పెనై వెరుచుకు పడతా కోసిస్తా ఈ గుండె నీవు నన్ను కోరితే ఎదిరిస్తా మృత్యువుని నీవు నాకు తోడుంటే కులం లేదు మతము లేదు దోస్తీకి అరే వా చెబుతాము కొత్త అర్థం స్నేహానికి కులం లేదు మతము లేదు దోస్తీకి చెబుతాము కొత్త అర్థం స్నేహానికి